పాపావహేయంబాలేతేన భవంతి జద్దశమమహర్యో వై ప్రజమయ్యతామపథేన ప్రతిపద్య తేజస్థానుగృహంతి యోభ్యసన్యే దిశహీయతే స యో వై దశమేహన్నమి వాక్యముపహన్యతే స హీయతే తస్మై యముపహతా నవ్యాహతమేవాన్ వాచ్యతమస్మృతే కయోవ్యాహ స హీయతే తస్మాద్దశమేహన్నమి వాక్యముపహతా జనవ్యశమసో ఖల్వాహరుజ్ఞ వై సమృద్ధేన దేవాస్సు మర్గం నోగమాజన జ్ఞేనాసురాన్వరాభావజన్మితి యత్ఖలు వై యజ్ఞ సమృద్ధం తద్యజమానస్యద్వృద్ధం తద్భ్రాదుర్యస్యోపహన్యదేశ్యాదిశీకలస్యుస్తే విబ్రోజుర్యది తన బిందే దురంతస్తాక్ష్యంగతి తన బిందే దుర్గ్రహాది తద్యక్ష్యమేవాజ్ఞస్తువంతీజం వై సర్పరాజ్ఞేయద్వాస్యాచ్యంతి జాస్వేనేవాచాజుర్యతోభయమాత్వర్మనసాస్తువేన వాదిమామశ్వరసో నాశ్వతలే రథ సద్య పరుజామర్హతి మనోవాదిమాజుం సద్య పరుజామర్హతి మనః పరిభవిషుమథ బ్రహ్మ వదంతి మరిమిదావారజః పరిమిదాని నామాని మరిమిదాని యజో విశ్వశైలస్యైవాంతో నాస్తి యద్బ్రహ్మతత్ప్రతిగ్రమత ఆచక్షీత సప్రతిగలః ్రహ్మవాదినాదసాహస్య ప్రథమేమాన్హత్తిమానోజమిజిగింద్రిజేనే ప్రాణానన్నాద్యమిది ప్రదీజేనేమాన్లోకాని చతుష్పద పశూనిజి పంచమేనేతి పంచాక్షరా పంపిమి జిగం షేనేతి షతోని జిగం సప్తమేనేతి సప్తపదాగం షట్పదేమి జిగిమష్టమేనేత్యష్టాక్షరాంగాయత్రీమి దిగిం నవమేనేతి త్రిమృతగ్రస్తామమి దిగిం దశమేనే దశాక్షరాం విరాజమి దిగిమేకాదశేనేత్యేకాదశాక్షరాన్ త్రిష్టుభమి దిగిం ద్వాదశేనేతి ద్వాదశాక్షరాం జగదేమిత్యేతావద్వా అస్తి జాపదే తద్జాపదేవాస్తి తదేషాం వృందే ఏషవాప్తోద్వాదశాహోనత్రయోదశరాత్రస్తమానగ్నిహ్యేతదహర్యప్రాగణీయస్తోదయనీయశ్చత్రిరాత్రోభవతిత్రయమే సమోదిరాత్రోనోద్వితీయో పానస్త్రిదీయ ప్రాణాపానోధానేష్ేవాన్నాజ్యేష్ప్రతిష్ఠంతి సర్వమాజుయంతి దేవం విద్వాగుంసస్త్రయోదశరాత్రమాసతే తదాహుర్వాగ్వాయేషాద్వాదశాహస్తాం విచ్ఛిన్యం మధ్యేతి రాత్రం కుర్యుపదాసుకాయహరేవాక్షాపరిష్టాచ్ఛందోమానా మహాపురం కుర్వంతి సంతతామేవాచమవృంధతేన పదాసుగా గృహపతేర్వాగ్భవతి వశవో వై ఛందోమా అన్నం మహావ్రతం యదుపరిష్టాచ్ఛందోమానా మహావ్రతం కుర్వంతి వసుశైవాన్మాద్యేచరిష్ఠంతి ఆదిత్య అకామయంతో భయోర్లోకయోరుజ్ఞామేతయేతం చతుర్దశరాత్రమపశ్యంతమాహరంతే నాగజం గతతో వైత ఉభయోర్లోకయోరాధ్నవన్నస్మిగ్యష్టముష్మిగ్యష్టం విద్వాగుంసశ్చతుర్దశరాత్రమాసత ఉభయోరేవ లోకయోరుజ్ఞవంత్యస్మిగ్యష్టముష్మిగ్యష్ట చతుర్దశరాత్రో భవతి సప్తగ్రామ్యా సప్తారంగా ఉభయేషామపరాచీనాని పృష్టాని భవంత్యముమేవతేర్లోకమభిజయంతి ప్రతిచీనాని పృష్టాని భవంతి మమేవతేర్లోకమభిజయంతి త్వయస్త్రిగుం సౌమధ్యతస్తోమౌ భవత సామ్రాజ్యమేవ గచ్చంతి రాజౌ భవతో రాజా దేవత విశ్వవర్గం లోకమేత్తం దేవా అన్వాజంతానాదిత్యాశ్చపసహశ్చాన్వాజంతే దేవా అబ్రువనియాన్ వశోముపాజే విష్మదయిమేన్వాగ్మణ్యదిగేభ్యదేతం చతుర్దశరాత్రం ప్రత్యౌహంత ఆదిత్యా పృష్ఠైస్వర్గం లోకమారోహన్ ్యాభ్యామస్మిన్ లోకే వశోన్ ప్రత్యౌహన్ పృష్ఠైరాదిత్యా అముష్మిన్ లోక ఆర్భవన్ యహాభ్యామస్మిన్ లోకే వశభోజదేవం విద్వాగంసశ్చతుర్దశరాత్రమాసత ఉభయోరేవ లోకయోరుగ్నువంత్యస్మిగ్యశ్చాముష్మిగ్యశ్చ పృష్ఠైరేవాముష్మిన్ లోకరుగ్నువంత్యహాభ్యామస్మిన్ లోకే జ్యోతిర్గౌరాజిత్యోభవతీయం వజ్యోతిమంతరిక్షం గౌరసమానే లోకానభ్యారోహంతి జన్యత పృష్టానిశ్చుర్విపిపథగ్యాన్మధ్యే పృష్టాని భవంతి సమివసత్వాయౌ యో వై వీర్యం పృష్టాన్యోజదేవ వీర్యం మధ్యతో దశదే బృహద్రసంతరాభ్యాహ్యంతీయం వావరసంతరమసో బృహదాభ్యామేవ యంతథో అనజోరేవృతిష్టంతే వైయజ్ఞ సాజనే సుఖేదాభ్యామేవ సువర్గం లోకిం దివరాజే సువర్గం లోకమ్యారోహంతి దేవరాజేనాని వృక్షాణ్యుపజంతి ప్రత్యం గ్రహో భవతి ప్రత్యవరోధ్యాథో ప్రదక్షిత్యాధ్వరోగులోధ్వాతిష్టంది చతుర్దశైకాస్తాసాన్యాదశాక్షరా విరాగన్నం విరాగ్విరా ఇంద్రోపై సదృంగేవతాభిరాసేత్సమ్యాతమగచ్చత్ స ప్రజాపతిముపాధావత్తస్మాదేకం పంచదశ రాత్రం ప్రాగచ్చత్తమాహయత్తేనాయతో వై సోన్యాభిర్దేవతాభిర్వ్యాతమగచ్చం విద్వాగం స పంచదశ రాత్రమాసతే జాతమేవ పాత్మనాభ్యాన గచ్చంది జ్యోతిర్గౌరాజుభవీలం వావత్ జ్యోతిరంతరిక్షం గౌరసావాయుష్వే లోకేషు ప్రజలక్షంత్య సత్వం వాదేతందోమోమాభవంతి దేవ సత్వం దేవత పృష్టైరవరుంధతే పశోంఛందోమయోజో వై వీర్యం పృష్టాని పశవశ్చందోమాజస్య పశుషప్రతిక్షంది పంచదశ రాత్రో భవతి పంచదశో మధ్యో వజ్రమేమ్యాతుజయ ప్రహరంతి ైశివా ప్రతిష్ఠిత ఆసేత్ సోసురేభ్యోమిభేత్స ప్రజాపతిముపాధావత్తస్మాదేతం పంచదశ రాత్రం వజ్రం ప్రాయచ్చత్రేణాసురాన్ పరాధావ్యమిషిద్వశ్రియమక్షరగ్నష్టుతాపాత్మానన్యరధారాత్రేణోజోపరమింద్రియం వేద్యమాత్మం న సత్తయుదేవం విద్వాగుంసః పంచదశ రాత్రమాసరే భాద్రవ్యామేవ పరాభావ్యమిషిద్వశ్రియం గచ్ఛంతగ్నిష్టుతాపాత్మానన్యర్దహంతేణోజోపరమింద్రియం వేద్యమాత్మం న సతయేతాదేవ పశవ్యా పంచదశ వా అర్ధమాసస్య రాత్రజోర్ధమాస సంవత్సర ఆప్యతే సంవత్సరం వసవో న ప్రజాయంతే తస్మాత్పశవ్యాదేతాదేవ సువర్గ్యా పంచదశ వా అర్ధమాసస్య రాత్రజోర్ధమాస సంవత్సర ఆప్యతే సంవత్సర సువర్గో లోకస్తస్మాత్ సువర్గ్యా జ్యోతిర్గౌరాజలిపిత్యహో భవతీదం వజ్యోతిరంతరిక్షం గౌరసావాయుమానేవోకారోహంతి జన్యత పృష్టానిశ్వర్విపిపథగ్ఞాన్మధ్యే పృష్టాని భవంతి సర్వసత్వాయో యో వై వీర్యం పృష్టాన్యోజదేవ వీర్యం మధ్యతో దశతే బృహద్రసంతరాభ్యాయ శీలం వా వరసందరమసృహదాశ్యామేవసో అనజోరేవ ప్రతిష్టం జేతేజ్ఞాభ్యామేవ సర్గం లోకయ్యం త్రిపరాన్ సోమాజేతే సువర్గం లోకమభ్యారోహంతి పరాశీలాన్ని ప్రత్యహోభవతి ప్రత్యవరోధ్యాసో ప్రతిష్టిత్యాభయోగ్వాతిష్టంతి పంచదశైతాస్తాసాయ్యాదశదశాన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంభతేజా పంచ పంచ దిశో విశ్వేవ ప్రతిష్టంతి రాత్రా భవనయింద్రియస్ వీర్యస్ ప్రజాయై పశూనాం పరిగృహేత్యై ప్రజాపతిమకామయతాన్నాదశ్యామి విశదేతకం సప్తదశ రాత్రమపశ్యత్తమాహరత్తేనాదిగతమేషోమాదోభవద్యం విద్వాంస సప్తదశ రాత్రమాదతేన్నాదాయ పంచాహోభవతి పంచపాదవ సంవత్సర ఋతుష్వేమ సంవత్సరే ప్రతిష్టం దశో పంచాక్షరాష్పాంతో యజ్ఞో యజ్ఞమేవాబరంధతే సత్రం ేవతాపృష్టైరవరంధతేందోమాజస్వీర్యపశుప్రతిష్టంది సప్తదశ రాత్రోభవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతిరాజాపతిరాత్రిభవోన్నాద్యమరిగృహేత్యై విరాడ్విక్రమ్యాతిష్టబ్రహ్మణా దేవేష్వన్నేనాసుమయంతోపజగం సంవృంజేమహి బ్రహ్మజాన్నేతాదిగం సతిగం రాత్రేరపశ్యంతతోపైత ఉభజగం సమవృంజత బ్రహ్మజాన్నం చ బ్రహ్మవర్తశివాన్నాదాభవనిజదేవం విద్వాగం సేత ఆసత ఉభయమేవ సంవృంజతే బ్రహ్మజాన్నం చ బ్రహ్మవర్తసి ప్రతిష్టంది విగుంసో వై పురుషోదసహస్త్యా అంగుళజోదశపద్యాజావామేవ పురుషస్తమాప్వోత్తిష్టంది జ్యోతిర్గౌరాజురిత్యహవంతీరం వావజ్యోతిరంతరిక్షం గౌరసావాజురిమానేవ లోకానభ్యారోహంత్యభిపూర్వంత్యహవంత్యభిపూర్వమేవ సువర్గం లోకమభ్యారోహంతి పంచత పృష్టాన్మధ్య పృష్టాని భవంతి సమిప ధత్వాయౌ జో వై వీర్యం పృష్టాన్యోజలేవ వీర్యం మధ్యతో పృథత్ బృహద్రసందరాభ్యాహంగీయం వావరసందరమసో బృహదాభ్యామేవ యంజసో అనజోరేవ ప్రతిష్టంచేతే వై యజ్ఞశ్యాన్యసారణే శృతేభ్యామేవ సువర్గం లోమయ్యంతి పరాహన్ సోమాజేతే సువర్గం లోకమభ్యారోహంతి పరాచీనాని పృష్టాన్ని భజంతి ప్రత్యంగ్రహో భవతి ప్రత్యవరోఢ్యాసో ప్రతిష్ఠిత్యాభయోర్లోకజోదవిద్వోత్తిష్ఠంతి రాత్రావపితో భవతు బ్రహ్మవర్చసస్యాన్మాజ్యస్య పరిగృహేత్యై స్మిక ఆసేత్తం దేవా పృష్టే పరిగృహ్య సువర్గం లోకమగమగంబరేరవస్తాత్పర్యగృహన్నివాగేత్యేన సువర్గే లోకే ప్రత్యస్థాపజం పరే పరస్తాత్పర్యగృహన్ పృష్టైర్వారోహన్ సవాసావాస్మిన్ లోకే పరైర్భగత పరిగృహే యోగ పృష్టాని భవంతి సువర్గమేవ తైర్లోకమానాయంతి పరైరవస్తాత్ పరిగృహంతి దివాగేత్యేన సువర్గే లోకే ప్రతిష్టంతి పరై పరస్తాత్ పరిగృహంతి పృష్టైరుపాహంతి యత్పరే పరస్తాన్నస్యుపరాహం చ సువర్గా లోకాన్నిష్పద్యేరణిరవస్తా ప్రజాగ్రహయ్యం వరస్తామానో భవంత సువర్గదేవైనాభయస్పరిగృహంతి యజమానా వైదివాగేర్త్యగం సంవత్సర పరస్సామానోతో దివాగేర్త్యం పరస్సామానో భవంతి సంవత్సర దేవోభయస్పరితిష్టంది పృష్టం వైదివాగేర్త్యం పార్శ్వే మనస్కామానోతో దివాగేర్త్యం పరస్సామానో తస్మాదిత పృష్టం పార్శ్వే భోజిష్టాగ్రహాగ్యం ద్వే భోజిష్టకం సస్యతే యజ్ఞస్యైవ తన్మధ్యత గ్రంథిం గ్రత్సంత విశ్వగింసాయ సప్తగృహ్యం ద్వే సప్తవైశీర్షణ్యా ప్రాణా ప్రాణానేవ యజమానేషు దధతి గత్పరాచేనాని పృష్టాని భవంత్యముమేవ తేర్లోకమధ్యారోహంతి యజమాన్ లోకన్నత్ప్రత్యవలోహే జరుద్వామాజ్యమా ప్రవామేదేర్నయత్వరీచేనాని పృష్టాని భవంతేమమేవతైర్లోకం ప్రత్యవరోహంత అస్మిన్నేవ లోకేర్ప్రతిష్టంతిన్మాదాయేంద్రో వా అప్రతిష్ఠిరాసేత్స ప్రజాపతిమువాధావత్తస్మాదేతమేకవింశతిరాత్రం పాయచ్చత్తమాహవత్తేనాయతో వై స ప్రత్యతిష్టద్యే బహురాజినా ప్రతిష్ఠితాస్యస్తేకవింశతిరాత్ ప్రమాసేరన్వాదసమాసా పంచత్తవస్త్రజిమే లోకా అసామాదిత్రయేకపిగుంశచేతావంతో వైదేవలోకాస్తేష్వేవసా పూర్వం ప్రతిష్టంత్యసావాదిత్యో నవ్యరోచదస ప్రజాపతిముపాధావత్తస్మాదేతమేకపిగుంశతి రాత్రం కాగచ్చత్తమాహదత్తేనాయతతో వై సో రోచత యజేవం విద్వాగుంసేకపిగుంశతి రాత్రమాసతే రోచంతజేవైకపిగుంశతి రాత్రోభవతి విద్వాదేకపిగుంశో విచమేవ గచ్చంతో ప్రతిష్టామేవ ప్రతిష్టాహ్యేకపిగుంశో బ్రహ్మవర్చసస్య పరిగృహేద్యై అర్వాంగ్యసంగ్రామత్వముష్మాదతిమామభిషేణాంగ్య పురోహిత నిర్దేవం నిర్వీరం కృత్వా విష్కంధం తస్మిన్ హేయతాయోస్మాన్ ద్వేష్టి శరీరం యజ్ఞశమనం కుసీదం తస్మిన్ సీదతజోస్మాన్ ద్వేష్టి యజ్ఞయజ్ఞస్తేజస్తేన సంగ్రామమామపి బ్రాహ్మణా ఋత్విజో దేవాని యజ్ఞస్య తపసా తే సవాహమాహువే ఇష్టేన పక్వముపతే హువే సవాహం సంతే వృందే సుతనుం సంవ్రజాం పశూన్ రేషాం సామిధే నీరాఘారా వాజ్యభాగావాశ్రుకం ప్రత్యాశ్రుకమాశ్రుమామితే వయాజానో జాజాన్ షష్టకృతమిడామాశిషావృంజే సుమః అగ్నేంద్రేణ సర్వేణ సరస్వత్యా విష్ణునా దేవతాభిః వాక్యాభ్యాముపదేహవేదవాహయ్యజ్ఞమాదేతేవషకృతం స్తుతగం శస్త్రం ప్రతిగరంగ్రహమిడామాశిషాభిజేసువః పత్నే సంయాజానుపదేహవేదవాహగం సమిష్టజజురాదేతవ అశోన్ సుతం పురోడాశాన్ సమనాన్యోతయజ్ఞం దేవాంసేంద్రానుపదేహువేదవాహమగ్నిముఖాన్ సోమవతో దేశ విశ్వే భూతం భవ్యం భవిష్యద్వషత్స్వాహానమరిత్సామయజర్వషత్స్వాహానమోగాయత్రీష్ణుజగదేవషత్స్వాహానమహుజ్యందరిక్షంద్యౌర్వషత్స్వాహానమర్వాజుస్సూరుజోవషత్స్వాహానమః ప్రాణోర్యానోపానోవషత్స్వాహానమస్త్రాణోర్యానోపానోవషత్స్వాహానమః పితాపుత్రోవషత్స్వాహానమోభూర్భవస్సువర్వషత్స్వాహానమః ఆమె గృహాభవన్ ప్రజామహామాయజ్ఞో విశదువీర్జావాన్ ఆవో దేవేర్జిజ్ఞామాశంతు సహస్రస్ మా భూమా మా ప్రహాసీర్ ఆమె గృహోభవత్వా పురోరుక్స్తుతసహస్రే మాదిశతాగం సమీచీ ఆదిత్యా రుద్రావసవో మే సదస్యా సహస్రస్ మా భూమా మా ప్రహాసీత్ అగ్నినాదపోన్మహద్వాచా బ్రహ్మమణినా రూపాణీంద్రేణ దేవాని వాదేన ప్రాణాన్ సూర్యేణ ద్యాన్ చంద్రమసా నక్షత్రాణి యమేన విజేంద్రాణ్యా మనుష్యాన్ ఖలేన నాదేయాన జగలే పశూన్శ్యేన పదత్రిణో వృష్ణాశ్వాన్పథర్నగస్తేనాజావృష్ణినాగ్రోధేన వనస్పతిన దుంబరేణోర్జం గాయత్రయా సంతాగం చతుర్గాస్వమాన్బ్రాహ్మణేన వాచం స్వాహాధిమాధీకాయ స్వాహా స్వాహాధీకం మనసే స్వాహా స్వాహా మన స్వాహాకార స్వాహాకస్మై స్వాహాగతమస్మై స్వాహాదిత్యే స్వాహాదిత్యై మహ్యే స్వాహాదిత్యే సుమృడేకాయే స్వాహాకరస్వద్యే స్వాహాకరస్వద్యే బృహత్యే స్వాహాకరస్వద్యే నామకాయే స్వాహాభూష్ణే స్వాహాభూష్ణే ప్రపక్ష్యాయ స్వాహాభూష్ణే నరంధిషాయ స్వాహాత్వష్ట్రే స్వాహాత్వష్ట్రే దురేకాయ స్వాహాత్వష్ట్రే పునరూపాయ స్వాహా విష్ణవే స్వాహా విష్ణవేను చుజపాయ స్వాహా విష్ణవేను భూజపాయ స్వాహా సర్వస్మై స్వాహా స్వాహా హనో భాగస్వాహోష్ఠాభ్యాగి స్వాహా ముఖాయ స్వాహా నాసికాభ్యాగి స్వాహాక్షేభ్యాగి స్వాహా కర్ణాభ్యాగి స్వాహా పారదిక్షవో భార్యేభ్య పక్ష్మభ్య స్వాహా పారదిక్షవః పార్యేభ్య పక్ష్మభ్య స్వాహా శీర్ష్ణే స్వాహాభ్రోభ్యాగి స్వాహా కదాకాయ స్వాహా మూర్ధ్నే స్వాహా మస్తిష్కాయ స్వాహా కేశేభ్య స్వాహా స్వాహాగ్రేవాభ్య స్వాహా స్కంధేభ్య స్వాహా కేకసాభ్య స్వాహా పుష్టేభ్య స్వాహా పాదస్యాయ స్వాహా పార్శ్వాభ్యాగ స్వాహా పుంసాభ్యాగ స్వాహా దోడభ్యాగ స్వాహా బాహుభ్యాగ స్వాహా జింఘాభ్యాగ స్వాహా శ్రోణేభ్యాగ స్వాహోరుభ్యాగ స్వాహా శ్రీమద్భ్యాగ స్వాహా జింఘాభ్యాగ స్వాహా వసదే స్వాహా శిఖండేభ్య స్వాహా వావధానాయ స్వాహాండాభ్యాగ స్వాహా శైపాయ స్వాహా రేతసే స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజననాయ స్వాహా పభ్య స్వాహా సభేభ్య స్వాహా లోమభ్య స్వాహా త్వచే స్వాహా లోహితాయ స్వాహా మాగుంసాయ స్వాహా స్నావభ్య స్వాహా స్థభ్య స్వాహా మజ్జభ్య స్వాహాంగేభ్య స్వాహాత్మనే స్వాహా సర్వస్మై స్వాహా అంజేకాయ స్వాహానందిరక్షాయ స్వాహా శితిపదే స్వాహా శితిపకుదే స్వాహా శితిరంధ్రాయ స్వాహా శితిపృష్ఠాయ స్వాహా శిత్యగుంసాయ స్వాహా పుష్పవర్ణాయ స్వాహా శిత్యోష్ఠాయ స్వాహా శితిభ్రవే స్వాహా శితిపసదే స్వాహా శ్వేతానోకాశాయ స్వాహాంజయ స్వాహా రామాయ స్వాహా శితజ్ఞే స్వాహా కృష్ణేకాయ స్వాహా లోహితైకాయ స్వాహా రుణైకాయ స్వాహేదృశాయ స్వాహా కీదృశాయ స్వాహా తాదృశాయ స్వాహా సదృశాయ స్వాహా సుసదృశాయ స్వాహా సుసదృశాయ స్వాహా రూపాయ స్వాహా సర్వస్మై స్వాహా కృష్ణాయ స్వాహా శ్వేతాయ స్వాహా శృంగాయ స్వాహా సారంగాయ స్వాహా అరుణాయ స్వాహా గౌరాయ స్వాహా నభ్రజయ స్వాహా నకులాయ స్వాహా రోహితాయ స్వాహా శోణాయ స్వాహా శ్యామాయ స్వాహా శ్యామాయ స్వాహా పాగలాయ స్వాహా సురూపాయ స్వాహా నరూపాయ స్వాహా విరూపాయ స్వాహా సురూపాయ స్వాహా ప్రజరూపాయ స్వాహా సమలాయ స్వాహా గమనాయ స్వాహా కృష్ణజయ స్వాహా వృష్ణిసఖాయ స్వాహా సర్వస్మై స్వాహా ఓషధేభ్య స్వాహా మూలేభ్య స్వాహా తూలేభ్య స్వాహా కాండేభ్య స్వాహా వలిసేభ్య స్వాహా పుష్పేభ్య స్వాహా ఫలేభ్య స్వాహా గృహేతేభ్య స్వాహా గృహేతేభ్య స్వాహా ఉపపన్నేభ్య స్వాహా శయానేభ్య స్వాహా సర్వస్మై స్వాహా వనస్పతిభ్య స్వాహా మూలేభ్య స్వాహా తూలేభ్య స్వాహా స్కంభోభ్య స్వాహా శాఖాభ్య స్వాహా పర్ణేభ్య స్వాహా పుష్పేభ్య స్వాహా ఫలేభ్య స్వాహా గృహేతేభ్య స్వాహా గృహేతేభ్య స్వాహా వర్ణేభ్య స్వాహా శయానేభ్య స్వాహా శిష్టాయ స్వాహా బృహస్మతిరగామయతశ్రన్మయ దేవాధీవ్యక్షేయం పురోధామితి సచేతం చతుర్భుజం సృగాత్రమపశ్యమాహత్తేనాయతస్మై శ్రద్దేవా అదసపాగచ్చత్పురోధాంగదేవం విద్వాగంసతుర్భుజం సృగాత్రమాసతే శ్రదేహేభ్యోమనష్యాదిధత గచ్చంతి పురోధాంజ్యోగౌరాయుమిత్ర్యః భవంతీయం వావజ్యోతిరంతరిక్షం గౌరసావా పృష్టాని పశవస్థంతోమాజస్ ృహదాభ్యాంజో అనయోదేవ ప్రతిష్టంకే వై యజ్ఞాజని శ్రీగాభ్యామేవర్గం లోకయంతిర్విగుంసతి రాత్రి చతుర్విగుంసతిర్ధమాసంవత్సరస్సువర్గో లోక సంవత్సరేవర్గే లోకే ప్రతిష్టంతో చతుర్విగుంసత్యక్షరాగాయత్రే గాయత్రే బ్రహ్మవత్సంగాయత్రీమ్రహ్మవత్సమ వై మనుష్యాం దేవా అగ్రహాసంతే కామయంతామర్తిం ప్రాత్మానం మృత్యుమపహత్యదైవేగం సగుంసతం గచ్చేమేతం చతుర్విగుంసతిరాత్రమవశ్యం తమాహరంతేనాయం తతతో వై కేవర్తిం ప్రాత్మానం మృత్యుమపహత్యదైవేగం సగుంసతమగచ్చేమం విద్వాగుంసశ్చతుర్విగుంసతిరాత్రమాసేవర్తిమేవ ప్రాత్మానమపహత్య శ్రియం గచ్చంతి శ్రీ మనుష్యస్య దైవీ సగుంసజ్యోతిరాత్రి సువర్గస్య లోకస్యానుఖ్యాత్యే వృక్ష షడహో భవతి షడ్వాతమ సంవత్సరస్తం మాసా అర్ధమాసాయుతర ప్రవిశ్య దైవీకం సగుంసదమగచ్చ నిజ దేవం విద్వాంసశ్చతుర్విగుంసతిరాత్రమాసతే సంవత్సరమేవ ప్రవిశ్యవస్తేగం సగుంసదం గచ్చంతి త్రయస్త్రయస్త్రిగుంసా అవస్థాద్భవంతి త్రయస్త్రయస్త్రిగుంసా భజతోవర్తిం పాత్మానమపహత్య దేవేగం సగుంసదం వర్ధతో గచ్చంతి పృష్టాని దైవే సగుంసాలి వాత్రయస్త్రయస్త్రిగుంసా అన్వంచో మధ్యే నిరుక్తో భవతి సేనాధ్వాని పృష్టాని కలంధ్వాశ్చందోమా ఉపాధ్యాగం రూపాధ్యాగం సువర్గం లోకయంతి సత్రం వాతందోమ ఛందోమాభవన్ సత్రం దేవతృష్టేరవరుంధశోందోమైరోజో వై వీర్యం పృష్టాని పశవశ్చందోమాబోధస్యవ వీర్జే పశుషప్రతిష్టంది త్రయస్త్రయస్త్రిగుంసాపరస్తాన్ మధ్యే పృష్టాంజలో వై త్రయస్త్రిగుంసాత్మా పృష్టాన్యాత్మన ృహద్రసంతరాభ్యాయం వరసంతరమసో బృహదాభ్యామేవంతసో అనజో దేవ ప్రతిష్టంకే వై యజ్ఞాసాజనే సుదీగాభ్యామేవ సువర్గం లోకయంతి పరాహంచో వాజేసువర్గం లోకమభ్యారోహంతి ప్రాచీనాని పృష్టాన్ని ప్రత్యాక్షరో భవతి ప్రత్యవరోద్యాసో ప్రతిష్ఠిత్యాభయో త్రిమృతోధి త్రిమృతముపయంతి స్తోమాగం సంపత్తి ప్రభవాజ్య జ్యోతిరగ్నిష్టోమో భవత్యజం వావక్షయోస్మాదేవకర్ణక్షయాన్నగంధచతుర్విదం సతి రాత్రో భవతి చతుర్విదం సతిరర్ధమాసాస్సంవత్సరస్తం వత్సరస్వర్గోరోగస్సంవత్సరదేవసువర్గేవర్గేప్రతిష్టందోచతుర్విగం సత్యక్షరాగాయత్రీ బ్రహ్మవర్గసంగాయత్రియైవ బ్రహ్మవర్గసమవరింధతయతి రాత్రాభితో భవతో బ్రహ్మవర్చసస్యవరిగృహేత్యై వృక్షావాదియమలోమకాసేక్షాగామయతౌషధే ధర్వనస్పతిభిః ప్రజాయేతి సీతాస్త్రిగుంశకగుం రాత్రిరవశ్యప్తతో వాదియమోషధే ధర్వనస్పతిభిః ప్రజాయేతి ప్రజాగామా పశుగామాస్యస్త ఏతాసీరణ్వైవ జాయంతే ప్రజయా పశుభిరియం వాక్షుధ్యక్షయితాం విరాజమవశ్యప్తామాత్మన్ ధిత్వాన్నాద్యమవారుంధౌషధేర్వనస్పతే మహిమానమగత్ సద్యజైవం విద్వాగం సజేతా ఆరద విరాజమేవాత్మన్ ధిత్వాన్నాద్యమవరుంధతే వర్ధంతే ప్రజలా పశుభర్జైవానం మహిమానం గచ్ఛంతి జ్యోతిగతి రాత్ర భవతి సువర్గస్య లోకస్యానక్షాత్యై వృక్షషడోభవతి షడ్వాషట్ పృష్ఠాని పృష్ఠైరేవర్తో నన్వారోహన్ ఋతుభిః సంవత్సరం దయ సంవత్సరదేవ ప్రతిష్ఠంతి త్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశముపజంతి యజ్ఞస్య సంతత్యాసోపతిర్వేత్రయస్త్రిగుంశః ప్రజాపతిమేవారభంత ప్రతిష్ఠిత్తి తృణవో భవతి విదిత్యా ఏకభిగుంశో భవతి ప్రతిష్ఠిత్యా అసోరితమేవాత్మన్ ఆత్మానమేవ న నిర్దహంతే సోతే జోవై త్రివృత్తే చైవాత్మందధతే పంచదశకిం స్తోమో భవతేంద్రియమేవరుంధతే సప్తదశో భవత్యన్నాద్యస్యావరుధ్యా అథో ప్రైవతేన జాయంత ఏకవిగుంశో భవతి ప్రతిష్ఠిత్యా అసోరుతమేవాత్మందధతే చతుర్విగుంశో భవతి చతుర్విగుంశమాసాస్సంవత్సరః సంవత్సరస్సు వర్గో లోకస్సంవత్సరదేవసు వర్గే లోకే అసో ఏష వైకృశోవాణ విశోభంతో భవంతి ఏకం విద్వాంస ఏకాసేషాన్యుపజన్సంవత్సరదేవ ప్రతిష్టాయ దేవతా అభ్యాలోహంతి త్రయస్త్రిగుంశాత్రయస్త్రిగుంశముపజంతి త్రయస్త్రిగుంశద్వై దేవతా దేవతా ప్రతిష్టంతి త్రిణవో భవతీమే వై లోకాస్త్రిణవలేష్వేవ లోకేషు ప్రతిష్టంతి ద్వావేకవిగుంశౌ భవతః ప్రతిష్ఠిత్యా అథోరుచమేవాత్మందధతే వహవశ్రవమశినో భవంతి తస్మా బహవః ప్రజాసుభిషాణో నిదేతే స్తోమావ్యతిషక్కా భవంతి తస్మాదియమోషధే ధర్వనస్వతిషక్కావ్యతిషజ్యంతే ప్రజయా పశుభిర్యయేవం విద్వాగుంస ఏటా ఆసతే కృప్తా వాజేతే సువర్గం వామయ్యం ద్యుచ్చావచాని స్తోమానుమయంతి ఊర్ధ్వా స్మృతా స్తోమా భవంతి శబ్దాయేవ సువర్గం లోకయ్యం శుభజోరేభ్యో లోకయో కల్పత త్రిగుంశదేతాస్తిగుంశదక్షరా విరాజన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధతే చిరాత్రాభితో భవతోన్నాద్యస్య పరిగృహేత్యై ప్రజాపతిస్సు వర్గం లోకమేత్తం దేవాజేన జైన ఛందసానుప్రాదించతేనమాత్మపంతజేతాద్వాత్రిగుంశకగుం రాత్రేరవశ్యం ద్వాత్రిగుంశదక్షరాష్ప్రజాపతిస్వేమైవ ఛందసా ప్రజాపతిమాత్వాభ్యారుహ్యసు వర్గం లోకమాజనజేమం విద్వాంసజేతా ఆసతే ద్వాత్రిగుంశదేతాద్వాత్రిగుంశదక్షరాష్ప్రజాపతి స్వేనైవ ఛందసా ప్రజాపతి మాత్వాశ్రయం గచ్చన్ దృశ్యేనిర్మనుష్యస్వర్గో లోకో ద్వాత్రిగుంశదేతా ద్వాత్రిగుంశదక్షరానిష్ఠుద్వాగనిష్ఠుక్సర్వామేవ వాచమాప్నువంతి సర్వే వాచోపదితారో భవంతి సర్వే శ్రియం గచ్చంతి జ్యోతిర్గౌరాజిలి త్రియః భవంతి ఇదం వావజ్యోతిరంతరిక్షం గౌరసావాజిమానేవ లోకానభ్యారోహంత్య పూర్వంతిహవంతిపూర్వమేవ సువర్గం లోకమభ్యారోహంతి విహజ సంతరాభ్యాహన్యంతి శరీరం వామరసం సరమసో బృహదాభ్యాయ్యసాయనీశ్రీకాభ్యామేవర్గంకంజంతిపరాజోవాజేసువర్గం లోకమభ్యారోహంతి పరాశస్్యహానుభయంతి ప్రత్యంగ్యహోపదే ప్రతిష్టంశతేస్తాయాంశతక్షరాజైవాజమవరింధతే ద్వే అహోరాత్రే దేవతే ఉభాభ్యాగం రూపాభ్యాగం సువర్గం లోకైంగ్రాభవే దేవావదేవ సత్రే ద్వాదశాహస్యైవ త్రయస్త్రిగంశతహస్తం విద్వాంసస్త్రయస్త్రిగంశతమాసతే సాక్షాదేవ దేవతాభ్యారోహంతి యథా ఖలు వై శ్రేదానభ్యారోఢ కామయతే తథా గదో దియజ్ఞమవిధ్యతి పాపీనాన్ధరవిధ్యతి సరణ్యదేవం విద్వాంసస్త్రయస్త్రిగంశతమాసతే విపాత్మనాభ్యారూయేణావర్తంతే హర్భాజ ేవాగ్రహరణ హరే గోపజత హరే గస్తాభిర్వైతే ప్రవాహుకాధ్యపనిజదేవం విద్వాంసస్త్రయస్త్రిగుంశతమాసతమణీయంబాప్నువంతి పంచాభవంతి పంచవాయుతభ సంవత్సరేవ సంవత్సరేషంచాక్షరా పంక్తి యజ్ఞోయజ్ఞమేవాంధతే శృణాని భవంతి ప్రణిమే లోకాజేష్వ లోకేషు ప్రతిష్టంజసోత్రీణి వై యజ్ఞేంద్రజానుదాన్నేవారుంధతే విశ్వజిద్భవత్యన్నాద్యవరుద్ధే సర్వృష్టోభవతి సర్వస్యాభిషిత్యైవాద్వాదశాహముపేజురుపదాసువేషాంబాచముపేజురుపదాసువేషాంబాక్ష్యాదుపరిష్టాద్వాదశాహముపయంత్యాప్తామేవ తస్మాదుపరిష్టాద్వాచావజామోగాన్పరంబేదశరాగ్రహణ ప్రజా అసృజతజద్దశరాత్రోభవతి ప్రజా ఏ తద్యజమానాసృజంత ఏకాగం హమా ఉదంగశ్రౌర్వాజన సత్రశ్యద్ధిముపాసయద్దశరాత్రోభవతి సత్రశ్యధ్యాసోదేవోర్వేష్మిలమగ్నియదేవస్యైవైషా శాంత్యధ్వనికావాలేకారాత్రజోజమానా విశ్వజిత్సహారిరాత్రేణవోర్వాషోడశసహారిరాత్రేణోత్తరాషోడశజలేపం విద్వాంసస్త్రయస్త్రిగంశతమాసత ఐషాంజలికా ప్రజాజాయతేతి రాత్రాభితోభవరిగృహే ఆదిత్య అగామయంత సువర్గం లోకమి యామే ఋతే సువర్గం లోకన్న ప్రాయాణం సువర్గం లోకమాయంతలేపకం శక్తికంశద్రాత్రం పశ్యంతమాహరంగైనాయంతర్గం లోకం రాజానాం సువర్గం లోకమాజమయం విద్వాగం సక్షత్రియం సద్రాత్రమాసతే సువర్గమేవ లోకం ప్రజానంది సువర్గం లోకింగం దిజ్యోతిరతిరాత్రోభవతి జ్యోతిరేవ పురస్తర్గస్ లోకస్యానక్షాత్యైషాభవంతి షడ్వాదవృతుష్వేవ ప్రతిష్టంది చత్వారో భవంతి దిశోష్వేవ ప్రతిష్టంది సత్రం వాదేతద్యసందోమయ్యచ్చన్ మా భవంతి తేన సత్రం దేవతారేవ పృష్టేరవృంభదేవోందోమైరోజో వై వీర్యం పృష్టాని వసవశ్చందో మా రోజస్యవ వీర్యే ప్రజతిష్టంది క్షత్రియం సద్రాత్రోభవతి క్షత్రియం సదక్షరా బృహదీ బాధవతా వసవ బృహత్యైవ వశో నవరుంభతే బృహదీ సందసాజస్వారాజ్యమాశ్నుతాశ్నువతే స్వారాజ్యంగదేవం విద్వాగం సక్షత్రియం సద్రాత్రమాసతే సువర్గమేవ లోకయ్యంగతిరాగ్రాభితో భవతస్సు వర్గస్య లోకస్య పరిగృహే తిష్టో హతపుత్రో కామయత విందేజ ప్రజాసౌ దాసాన్ భవేదమితి సచేతమేకస్మాన్న పంచాశమవశ్యత్తమాహరతుతేనాగతో వై సోవిందత ప్రజాసౌ దాసాన భవద్యజేతం విద్వాగుంసేకస్మాన్న పంచాశమాసతే విందంతే ప్రజాస్త్రమృతో వజ్రశైలముషగుంసగ్లిష్యంతి దశ పంచదశాభవంతి మంజదశో వజ్రో వజ్రమే ప్రహరంతి షోడశిమద్దశమహద్భవతి వజ్రయేవ వీర్యంధి ద్వాదశ సప్తదశాభవంజర్నాద్యశ్యాయజ్ఞ ప్రైమపైరజ్జాయంతే షడభవతి షడ్వారిష్టోణన్వారోహంజ్రిభిః సంవత్సరం సంవత్సరదేవ ప్రతిష్ఠంతి ద్వాదశైవంసాభవంతి ప్రతిష్ఠిత్యా అసోజమేవాత్మన్ దశతే బహవః షోడశినా భవంతి విచిత్తై షడాశ్వినాని భవంతి షడ్వారితవరతృష్ఠేవం ప్రతిష్ఠంతిమాదిరిక్తావాజేతారాత్రయగూణాస్తద్యేకశ్చైన పంచాశతిరిక్తాస్తద్యభూయశీలష్టా చత్వారిగుంశతూణాచ్చవాదిరిక్తాచ్చే ప్రజాకామా పశుకామాశ్చేతాసేవన్వైవచారింతే పశుభర్వైరాజో వాజేషయజ్ఞోజదేకస్మాన్నవంజాశోచదేవం విద్వాగుంసదేకస్మాన్నవంజాశమాసతే విరాజమేవ గచ్చంతి రాత్రాభవతోన్నాద్యస్తే సంవత్సరాలేక్షిష్యమాణాలేకాష్టకాయాన్ మేషా వై సంవత్సరస్వీలేకాష్టకైతాగం రాత్రిం వసతి సాక్షాదేవ సంవత్సరమారభ్యదేక్షం వాజయతే సంవత్సరస్వామిక్షంతేకాష్టకాయాన్ క్షంతేంతనామానా వృజుభవతోజస్తంబాలే సంవత్సరస్యాభిక్షంతేకాష్టకాయాన్ేక్షంతేంతనామానా క్షేరముఖం వాదేతత్సంవత్సరస్యద్భవగుణేయోన్మహాదోముఖతయవ సంవత్సరమారభ్య దీక్షంతే తస్యైవ నిర్యాయత్సాన్మే సంపద్యతే చిత్రాపూర్ణమాసే క్షేరముఖం వాదేతత్సంవత్సరస్యచిత్రాపూర్ణమాసో ముఖతయవ సంవత్సరమారభ్య దీక్షంతే తస్య న కాచన నిర్యాభవతి చతురహే పురస్కార పౌర్ణమాశ్రీక్షేణంకాష్టకాయాష్టకాన్న సంపత్కొర్వంతిపక్షే సత్యా సంపద్యతే పూర్వపక్షం మాస అభిసంపద్యే పూర్వపక్షముత్తిష్టంతి తానుత్తిష్టవోషధజోనస్వదయోనోత్తిష్టంతి తాన్ కళ్యాణీ కీర్తిరణోత్తిష్టత్యరాత్సుమేజమానాని సర్వేరాధ్నువంతి స్వర్గం వాజయతే లోకయ్యం దిలే సత్రముపజంత్యభీంభత జయపదేక్షాభిరాత్మానగ్నిష్ణపజంత ఉపసద్భిర్వాభ్యాం లో మామద్యంతిద్వాభ్యాం వసన్వాభ్యాం సర్వాభ్యాం ఆగుంసం వాభ్యామస్థిద్వాభ్యాం మజ్జానమాత్మదక్షిణం వై సత్రమాత్మానమేవ దక్షిణాన్ నీత్వా సువర్గం లోకయ్యం దిశిఖామను ప్రపపంతరుధ్యా అసౌరీరాగుంసస్సువర్గం లోకమయామేతి బ్రహ్మవాదినా వదంతితి రాత్ర పరమోయజ్ఞక్రతూనాంకస్మాత్తం ప్రథమముపజంతేత్యేతద్వా అగ్నిష్టోమం ప్రథమముపజంత్యథోథ్యమస షోడశి నమసాది రాత్రమనుభూర్వమేవైతద్యజ్ఞక్రతోనపేత్యతానాలభ్య పరిణిష్య సోమమేవైతత్పిబంపాసతే జ్యోతిష్టోమం ప్రథమముపజంతి జ్యోతిష్టోమో వై స్తోమానాం ముఖం ఖతయేవ స్తోమాన్ భృజంజతి సంగస్తుతా విరాజమీ సంపద్యంతేక్షేతేకయాగోరగజాగోణస్సువర్గో వై లోకోజ్యోతిరోర్భిరాత్సువర్గమేవైన లోకయ్యంతిరసంతరం దివాపవజిరసంతరం నమిత్రాహుర్బ్రహ్మవాదినేనజామీతి సౌకరం దేగసపద బ్రహ్మ సామం బృహత్తన్మధ్యతో విధత్తేజయనాజామీ జ్యోతిష్టోమం ప్రథమముపయంతస్మిన్నేవతేన లోకే ప్రతిష్టంతి గోష్టోమం ద్వితీయముపయంత్యంతరిక్షదేవతేన ప్రతిష్టంత్యాయుష్టోమం ద్వితీయముపయంతమస్మిన్నేవతేన లోకే ప్రతిష్టంతీయం వావజ్యోతిరంతరిక్షం గౌరసమాజృజేతాన్ స్తోమానుపయంత్యేష్వేవ లోకేషు సత్రిణ ప్రతిష్టంతోజంతి తే సగ్స్తుతాయమభి సంపద్యంతే ేషాపతిరిచ్యేతేకజాగోరతిరిక్తజాజురోమస్సువర్గో వై లోకోజ్యోతిరోర్విరాడోర్జమేవాహృంధతేన క్షుతార్తిమాచ్చంత్యక్షోధుకా భవంతి క్షుత్సంవాధాది బహి సత్రిణోష్టోమాపితః ప్రథీతా ముఖ్యామధ్యేనభ్యం తత్తదేతత్పరియద్దేవ చక్రం యదేతేన షడహే నయంతి దేవ చక్రమేవ సమారోహంత్యరిష్టీతే స్వస్తి సమశ్నువత్ షణహేణ జంతి షడ్వారిటవరుతుష్వేవ ప్రతిష్టంతి భజతో జ్యోతిషాయంతి భజత దేవసువర్గే లోకే ప్రతిష్టంతో జంతి ద్వౌ షడహౌభవస్త్రాణి ద్వాదశాని సంపద్యంతే ద్వాదశో వై పురుషో ద్వేషక్ష్యౌ ద్వౌ బాహూ ఆత్మా చ శిరశ్చ చత్వారలింగాని స్తనౌ ద్వాదశౌ తత్పురుషమను పరిజావర్తంతే త్రయశ్రణ ష్టాదశాని సంపద్యంతేణ్యాని నవాణ్యాని నవమే పురుషే ప్రాణాస్తాణాను పరిజావర్తంతే చరషాభవంతి చతుర్విగంశతిరహాని సంపద్యంతే చతుర్విగంశతిరద్ధమాసా సంవత్సరస్తత్సంవత్సరమను పరిజావర్తంతే ప్రతిష్ఠిత సంవత్సరది ఖలు వా ఆహుర్వర్షీయాన్ ప్రతిష్టాజాయిత్యేతావద్వై బ్రాహ్మణం యావన్మాసో మాసిమాస్యేక ప్రతిష్టంతోజంతి మేషస్వాపశతైరవతులోహితగ్రీవశ్చాలీశల్మజద్యా పర్ణో బ్రహ్మణ ప్రక్షో మేథేనగ్రోధశ్చమసైరుదుంబరూర్జాగాయత్రీ సందోధిస్త్రిమృత్స్తోమైరవంతే స్థావంతే స్వావంతు ప్రియం ప్రియాణాం వరిషిష్ఠమాప్యానాన్నీనాన్వానిపతిగం హవామహేమ సోమమ కూప్యాభ్యస్వాహూల్యాభ్యస్వాహ వికర్యాభ్యస్వాహ్యాభ్యస్వాహ్యాభ్యస్వాహ హ్రద్యాభ్యస్వాహ సూర్యాభ్యస్వాహ సరస్యాభ్యస్వాహ దేశంతేభ్యస్వాహ వల్వల్యాభ్యస్వాహ వర్ష్యాభ్యస్వాహ వర్ష్యాభ్యస్వాహ శాలినేభ్యస్వాహ విశ్వాభ్యస్వాహ స్కందమానా స్థావరాభ్యస్వాహ నాదేభ్యస్వాహ సైంధవేభ్యస్వాహ సముద్రియాభ్యస్వాహ సర్వాభ్యస్వాహ అభ్యస్వాహ వహంతేభ్యస్వాహ పరివహంతేభ్యస్వాహ సమందం వహంతేభ్యస్వాహ శీఘ్రం వహంతేభ్యస్వాహ శీభం వహంతేభ్యస్వాహోగ్రం వహంతేభ్యస్వాహ భీమం వహంతేభ్యస్వాహాంభోభ్యస్వాహ నభోభ్యస్వాహ మహోభ్యస్వాహ సర్వస్మై స్వాహ అర్వంతంజిషాగం సదితమభ్యమీతి వరుణ పరశ్వా అహం చత్వంచమిత్రహం సంబభూవ సనిభ్య అరాతీవాసిద్రిమోనునౌ సూరమగుంసతై భద్రాయింద్రస్య రాతయః అభిక్రత్వేంద్రభూరధజ్మన్నదే వివ్యన్మహిమానగుం రజాగుంసి స్వేనాభిక్రత్రగుంసవసా జఘన్ సన శత్రురంతం దివిదద్యుధాదే నమో రాజ్ఞే నమో వరుణాయ నమోశ్వాయ నమః ప్రజాపతయే నమోధిపతయేధిపతిరస్యధిపతిం మా కురువధిపతిరహం ప్రజానాం భూయాసం మాంధ్యమిధేష్ుపాకృతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా యోర్వాతో అభివాదోస్రావోర్జస్వతిరోషధీరాలిసంతాం పీవస్వతేర్జీవధన్యాస్పిబంతమసాయ భద్రతేర్ద్రమృడ యాస్వరూపా విరూపాయమగ్నిష్యానామానివేద యా అంగిరసస్తపసేహచక్రుస్తాభ్యః పర్జన్యమహిశర్మయచ్చ యా దేవేషు తనువమైరగంతయా సాగుం సోమో విశ్వారూపానివేద తా అస్మభ్యం వయసా బింబమానా ప్రజాపతీరింద్రగోష్ఠేరి ప్రజాపతిర్మహ్యమేతారరామో విశ్వైర్దేవైర్భిస్ సంవిధాన శివాస్వతీరుపనో గోష్ఠమాగస్తాసాం వయమ్ వృజదాసకం సదేమ ఏహతిస్వాహేహ విధృతిస్వాహేహరం తిస్వాహేహరమతిస్వాహ మహీమోషు సుత్రమాణం కిగ్గస్విదాసే పూర్వశక్తిగ్గస్విదాసే బృహద్వజ కిగ్గస్విదాసే త్రిసంగిలా కిగ్గస్విదాసే త్రిగిలా యౌరాసే పూర్వశక్తిరశ్వాసే బృహద్వజ రాత్రిరాసే త్రిసంగిలా విరాసే త్రిగిలా కస్విజే కాగేశరగౌస్విజ్జాయతే పునః కిగ్గస్విద్ధిమస్య భయషజం కిగ్గస్విదావరణం మహద్ సూర్యజే కాగేశరది చంద్రమాజాయతే పునః అగ్రేమస్య భయషజం భూమిరావపనం మహద్ పృచ్చామి త్వా పరమంతం పృథివ్యా పృచ్చామి త్వా భువనస్య నాభిం పృచ్చామి త్వా విష్ణు అశ్వశ్వరేత పృచ్చామి వాచః పరమం వ్యోమ వేదిమాహుః పరమంతం పృథివ్యా యజ్ఞమాహుర్భువనస్య నాభిం సోమమాహుర్విష్ణ అశ్వశ్వరేతో బ్రహ్మైవ వాచః పరమం వ్యోమ అంబే అంబాలజంబికే నమానయతి కశ్చన సస్యశ్వకః సుభగే కాంబీరవాసిమి సువర్గే లోకే సంప్రోర్ణవాథా ఆహమజాని గర్భథమా త్వమజాసి గర్భథం తౌ సహ చతురః పదస్సం ప్రసారయామహై విషారాంబ్రే దోకారేతోర్ధాతోర్ధే హ్యంజిముదంజిమన్వజ యీణాంజీవోజనోజ ఆసాంబిలధావన ప్రియస్త్రీణమీక్ష్య ఆసాం కృష్ణే లక్ష్మణి శబ్దికృతిం వరావీత్ అంబే అంబాల్యంబికే నమాజతి కష్టన సస్యశ్వక ఊర్ధ్వామే నాముచ్చయతాద్వేను భారం గిరావివ అథామధ్యమే సతాగుం శీతే వాతే పునన్నివ అంబే అంబాల్యంబికే నమాజతి కష్టన సహస్యశ్వక యద్ధరిణీయమర్తిన పుష్టం పశుమన్యతే శూద్రాని దర్గజారానమోషాధనాయతి అంబే అంబాల్యంబికే నమాజలి కశ్చన సహస్యశ్వక ఇజంయకాశకుందికాహలమిది సర్పతి ఆహలంగభేపసో నిజర్గులీదిఫానికా అంబే అంబాల్యంబికే నమాజలి కశ్చన సహస్యశ్వక మాతాచతే విపాచతేగ్రం వృక్షస్య లోహద వృసులామీరితే పితాగభే ముష్టిమతగుంసయత్ జయగ్రావృణ్వాకారిషంజుష్మాశ్వస్య వాజిన స్వభిమాముఖాగరత్రమహాయోగంషిదారిషత్ ఆవోషిష్టామజోభువస్థానపూర్జయతాతన మహేరణాయ చక్షసే యోగశివనమోరసస్తస్య భాజయ దేహన ఉషతేదివ మాతర అస్మా అరంగమామబోగస్య క్షయా జిన్వథ ఆపోజనయసాచన భోర్భువస్వర్భసస్వాంజంతుగాయత్రేణందసారుద్రాస్వాంజంతుత్రేష్ణుభయనందసారిద్రాస్వాంజంతు జాగతే మందసాయద్వాతో అపో అగమజింద్రస్య తనువం ప్రియా